పెట్టుకుని దిప్పేస్తా, చెమటని రప్పిస్తా, అణుకుతో తెగబడి నీ పైన చటుకున చూపిస్తా, చనుగుగా బంధిస్తా సుందర దీవాన. తొలితెరలన్నీ కడుసరి కన్నే కలగురు తమకాన్ని, కలిమితో కొన్ని బలిమితో కొన్ని.